కలితెమ్మన్నా తెలుసుకురానా, చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా, చుక్కలితెమ్మన్నా తెలుసుకురానా, చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా, నిన్నే మెచ్చిస్తాను నన్నే అర్చిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా, చుక్కలు తెమ్మన్నా తెలుసుకురానా, చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా. చూస్తావా నా మైనా చేస్తానే